విదర్మరుతాం సుమ్న మే దుమాన సూర్యస్య సందృశో యుజోథాః అభినా వీరో అర్వలిక్షమేద ప్రజాజేమహి రుద్ర ప్రజాభిః వాదత్తేభిః రుద్ర సంతానేభిః శతం హిమా అసీయ భేషజేభిః అస్మద్వేషో విధరమ్యం భోగ్యమీవాశ్చాతయ స్వామిషూచి శ్రేష్ఠో జాతస్య రుద్రశ్రియాసి తమస్తవస్తవసాం వజ్రబాహో పరుషేణ పారమంహస స్వస్తి విశ్వాభీరపశోజిజోధి మా త్వరచుక్రధమానమోహర్మాదుష్టూ తీర్ణ భవాసూతి ఉన్నాకర్పజ భేషజర్భిషక్తమంతభిషజాం శృణోమి హవీమభిర్భవ తేజోహవిర్భిరవస్తో మేభిరుద్రం దేశీయ భోమానో అశ్రీవభ్రశుషిప్రో వీరధన్మనాయై ఉన్మామందృషభో మరుత్వాన్ పక్షీయసావజసానాథమానం ఘృణీవచ్ఛాజామగపాశీయామీవాసేయం రుద్రస్య సుమ్నం అస్యతే రుద్రమృషజ గర్హస్తోజో హస్తి భేషజో జలాఢ అవభర్తారప సోదైవ్యశాభీనుమావృషభజ క్షమీధాః ప్రభభ్రవే వృషభజస్విదీచే మహోమహీం సుష్ఠుతిమీరయామి నమస్యాకల్మలీకినం నమోభిర్గృణీమసి త్వేషం రుద్రస్య నామ స్థిరేభిరంగైర్పురూపముగ్రోభ్రః శుక్రేభిః పిపిశేభిరంగైః ఈశానాథస్య భువనస్య భూరేర్నవ భూయోషద్రుద్రాద సూర్యం అర్హన్ బిభర్షిసాయకానిధన్వార్హన్ నిష్టంయ జతం విశ్వరూపం అర్హన్ దిగందయసే విశ్వమభ్వం నవాజీయోరుద్రత్వదస్తి స్తుభిశ్రుతం కర్త సదం యువానం మృగన్న భీమమోపహతృముగ్రాం నృషాజరిత్రే రుద్రస్తవా నోన్యంతే అస్మన్నివాపంతు సేనాః కుమారశ్చిత్పితరం వందమానం ప్రతీనా నామ రుద్రోపయంతం భూరేర్ధాదారం సత్పదిం గృణీషే స్తుతస్తంభేషజారాస్యస్మే యావో భేషజామరుదః శుచీ నియాసంత మావృషణో జామయోభూ యాయిమ రురవేణీత పితా నస్తా సంచయోశ్చ రుద్రస్య వస్మి హరిణో హేతి రుద్రస్య విద్యా పరిత్వేషస్య దుర్మతిర్మహీగాత్ అవశ్చిరామఘమద్భ్యస్తనష్మేద్భస్తోకాయతనజాయ మృళ ఏ వాభ్రో వృషభజే గిత నయథా దేవలఘృణీషేణ హంసి అవన శృణో రుద్రేణ బోధిగృహద్వ దేవ విదధే సువీరాః ధారావరా మరుతో ధృష్ణో జసో మృగాన భీమాస్తమిర్చిలాః అగ్నయో నసుజానారి జేషిణోభిందమంతో అపకారృణ్వత జాగోనస్త్రిభిస్థితయంత కాలిహావ్యా అభ్రియానద్యూతయంత భ్రష్టయాః రుద్రోయద్వా మరుతో రుక్మవక్షసో వృషా చ నికృష్ణా శుక్రబూధాని ఉక్షంతే అస్మాత్యాంగి భాజిషు నదస్య కర్ణైః స్థురయంత ఆశుభిః హిరణ్యసి ప్రామరుతో దమిద్వదః ప్రక్షయ్యాధమృషాదీభిః సమన్యవః రక్షేదా విశ్వా భువనావక్షిరే మిత్రాయ భాసతమాజీరదానవః ఋషాజస్వాసో అనభభ్రరాధసర్జంజాసో నభజునేషు ధూర్షదాః ఇంధన్ బధుర్ధేనుభిరప్సదోదభిరుద్ధస్మభిః ప్రతిభిర్భ్రాజదృష్టయః ఆహంసాదో నస్తదారాణి గంధనమధోర్మదాయ మరుదః సమన్యవః ఆనో బ్రహ్మాణి మరుదః సమన్యవో నరాన్నసంసస్సమానాని గంతన అశ్వామివ విప్రదధేనమూధ నికర్తాధియం రిత్రే వాజపేషసం తన్నాదాతమరుతో వాజినం రస ఆపానం బ్రహ్మచితయద్దివే దివే ఇయం స్తోతృభ్యో వృజనేషు కారవే సనిం మేధామరిష్టం దుష్టహంసః యజ్జంజతే మరుతో రుక్మవక్షసో స్వాంద్రదేషు భగా సుదానవః ేష్ే సుదారేషు పిన్వతే జనాజరాతః విషేమహీ విషం యో నో మరుతో మృగతాధిపత్యో రిభుర్దేవాసభో రక్షతారిషః వర్ధయ గతపూషా చక్రియాభితమవరుద్రాసతో హంతనావధాః శ్రీకాందద్వా మరుతో యామదేగిదేవస్యాయదూధరవ్యాపయో దుఃః యద్వాజేరవమానస్ రుద్రియా స్త్రుతం జరాయజురతామదాభ్యాః తాన్నో మహో మరుతయే భజామ్నో విష్ణో రేణస్య ప్రభృతేహ వామహే హిరణ్యవర్ణాంగగుహాన్ యతస్రూజో బ్రహ్మణ్యంతః సంశ్యం రాధాజీమహే ఏజసగ్వా ప్రథమో యజ్ఞమో హిరేతేనాహిన్వంతోషసో జ్యోష్టిషు ఉషాలామీరరుణైరపోర్ణుతే మహోజ్యోతిషాసు జతాగోర్ణసా క్షోణీభిరుణేభిర్నాంజభిరుద్రారుతస్య సదనేషు వామృదుః నిమేఘమానా అత్యే నపాజదాశుశ్చంద్రం వర్ణం దధిరే సుపేససం తామ్యేయానో మహిపరో సమూతయముపఘేధేనా నమసాగృణీమసి త్రిసో నయాన్ పంచహోత్రేణ భిష్టజా భవత్తదపరాన్ చక్రియావసే యజారథ్యం పారయసాత్యం భోజయాదితో భుంజత వందితారం అర్వాజీ సామరుతో జావ భూతిరోషు భాశ్రేవ సుభతిర్జీగాసు ఉపేవ దృక్షివ జయుర్వ తస్యాం చనో దధీతనాద్యోగిరో మే అవాన్నపాదాసుహేమా కుమిత్స సుపేసస్కరది జోషీ షద్ధి ఇమాం స్వస్మై హృద ఆదుకష్టం మంత్రం భోజేమ కుమిదస్య వేదత్ అవాన్నపాద సూర్యస్య మన్నా విశ్వాన్నర్యో భువనాజాన సమాన్యాయంత్యుపాయంజన్యాస్ వానమూర్వం నద్యః ప్రణంతి తమోసుజిం సుచయోది దివాంసమపాన్నపాదం పరితస్థురాపాః తమస్మే రాజుపతజోజువాహనం వర్మృజ్యమానాః పరియంత్యాపాః స శుక్రేభిః శుక్రభిరేవ తస్మే దీదాయా నిఘ్మో హృదయన్నిఘప్సు అస్మేస్రోహం యజ్ఞాజనారీర్దేవాయ దేవీర్దిధిషంచన్నం కృతాయివో బహిప్రసంశ్రే అప్సుత బీయూషం ధయతి పూర్వసూనా అశ్వశ్యాత్రజనీ భాస్య స్వర్ద్రుహోరిషః సంవృతః పాయి సూరీన్ ఆవాసు పూర్షు పరో అప్రభృష్యం నారాదజో వినసన్నానృతాని స్వ ఆదమే సుదుర్ఘాయస్య ధేనుస్వధాంబీపాయ శుభన్నమత్తి సో అపాండవాదూర్జయన్నప్స్వా అంతర్వసుదేయాయ విధతే విభాతి యో అప్సరాసుచీనాదీవ్యేన ఋతావాజస్రవుర్విజ విభాతి భయాజిధన్యా భువనాన్యస్య ప్రజాయంతే వీరుధశ్చ ప్రజాభిః అపాన్న బాధాహ్యస్థాదుపస్థం బ్రహ్మానామూర్ధో విద్యుదంబసాన తస్యజ్యేష్ఠం మహిమానం వహంతి హిరణ్యవర్ణా ప్రవీయంతి యక్ష్మీః హిరణ్యరూపః స హిరణ్యసందృగపాన్న పాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరియోనేర్నిపద్యా హిరణ్యదాదధత్యన్నామస్మై తదశ్యామేకముదచారునామాభీచ్యం వర్ధతే నప్తూరవాధతే యుభతయః స మిత్రా హిరణ్యవర్ణం ఘృతమన్నామస్య అస్మై బాహూనామాభమాయ సఖ్యే యజ్ఞైర్విధే మనమాసాహమిద్భిః సంసారమాద్మిదిషామిర్మేర్దధామ్యన్నై పరీవందరిగ్భిః సయీమృడా జనయత్తా సుగర్భం సయీం సుశర్ధయతి సంవ్రీహంతి సో అపాన్న పాదన విమ్లాదవర్ణోన్నస్యే వేహ తన్వా వివేష అస్మిన్ పదే పరమేతస్థివాంస మద్ధస్మభిర్విశ్వహాదీదివాంసం ఆపోనత్రే హృతవన్నం వహంతి స్వయమద్గైః పరీదీయంతి యగ్భిః అయాం సమగ్నే సుక్షితిం జనాయాయాం సమువగవద్భ్యః సువృక్తిం విశ్వం తద్భద్రం యజమంతి దేవాహర్దేవ విదధే సువీరాః తుభ్యం యన్వానో వాసిష్ఠగా అపోధుక్షాన్ సీమవీభిరద్రీభిర్నరాః స్వాహ ప్రభూతం వషత్కృతం హోత్రాదా సోమం ప్రథమోజయీశీషే యజ్ఞై సమ్మిశ్రా ప్రుడాదేభిర్విష్టిభిర్యామన్ శుభ్రాసో అంజిషు ప్రియా భూత ఆరద్యా బలిర్భారతస్సుతో నమః హోత్రాదా సోమం పిబతాదివో నరః అమేవ నస్సుభవా ఆహిగంత ననిబర్హిషి సతతనారణిష్టన అథామందస్తజుషానో అంధసస్తుష్టర్దేవేభిర్జనీభిః సుమద్గణః ఆవక్షిదేవాహ విప్రయక్షితో సంభోదర్నిషదాయోనిషు త్రిషు ీ ప్రస్థితం సోమ్యం మధు వివాగ్నిధ్యాత్తమ భాగస్ తృప్ణి ఏ తన్వరం నమర్ధన సహమోజ పృథివీ బాహ్వోర్హిర తుభ్యం శ్రుతోమాఘవంతుభ్యమాభిదస్తమస్య బ్రాహ్మణాదాద్రిపత్నీవ ృషేధాం యజ్ఞం బోధతం గమస్య మేధత్తో హోదాలిమిద పూర్వ్యా అను అచ్చారాజానమజేత్యావృతం ప్రసాస్త్రాదాపీవతం సోమ్యం మధు భద్రాం అభివాదయమనాః హరి మందస్వహోత్రాదనుజోషమంధనోధ్వర్యవస్స పూర్ణామ్మష్ట్యాసిజం తస్మాజేతం భారతదద్వసోధనిర్హోత్రాత్ సోమం ద్రవిణోదప్పిపరితుభిః యమపూర్వమహూవేతమిదం భూభేసేజుభవ్యో దతిర్యో నామపత్యతే అధ్వర్యుభిః ప్రస్థితం సోమ్యం మధుపోత్రాత్ సోమం ద్రవిణోదప్పిప ఋతుభిః మేధ్యం దేవన్నయోజేభిరీషన్యన్వీరయస్వావనస్పతే ఆయూయా ధృష్టాభిగోర్జాత్తం మేష్ట్రాత్ సోమం ద్రవిణోదప్పిప ఋతుభిః అపార్ధోత్రాదుతపోత్రాదమత్తోతమేష్ట్రాదజుషధ ప్రయోహితం తురీయం పాత్రమవృత్తమవృత్యం ద్రవిణోదాప్యేపద్రావిణోదసః అర్వాంచ మధ్యయ్యం నృవాహనం రథం యుంజాథామిగవాం విమోచనం రంగం హవేం క్షిమధునా హికం గతమథాశోభం విపదం వాజినీ వసు జోష్యగ్నే సమిధం జోష్యాహూతిం జోషి బ్రహ్మజన్యం జోషి సుష్ఠుతిం విశ్వేభిర్విశ్వాంగుసం దేవాసత పాయజావి ఉదృష్ట దేవస్ పిత సమాజ సమంతత పావన్నీరస్తాద్ నూనం దేవేభ్యో విహితాదిరత్నమథ భజద్వీజిహోత్ర స్వస్తౌ విశ్వస్తి సృష్టయే దేవూర్ధ ప్రబాహవా పృథువా నిశ్చితర్తి ఆపశ్చిరస్ వ్రత ఆలివగ్రా అయం సిద్ధ్వాతో రమతే పరిజ్మన్ ఆశుభిశ్చిద్యాన్ విమోజాది నూనమరీర మదమానం చిదేదో అశ్యర్షూణాం చిన్యాయాంగభిష్యావనం వ్రతం స వితుర్మోక్యాగాత్ పునఃసమం జద్విదతం వయంతి మధ్యాకర్తోర్న్యధాచ్ఛగ్మధీరాః ఉత్సంగాయాస్థాద్వేర్దోంగరమాదిస్సవితాదేవ ఆగాహాత్ నానోగాం సుదుర్విజో విశ్వమాజుర్విదిష్టదే ప్రభవస్వోకో అగ్నే జ్యేష్ఠం మాతా సూనమే భాగమాధాదన్వస్యేతమిషితం స విత్రా సమావర్తిష్ఠితోదిగేటుర్విశ్వేషాం కామశ్చరతామమాభూత్ స్వాంగపో వికృతం హిత్యాగాదను వ్రతం స వితుర్దైర్యస్య వజాహిమస్మ్యమత్సు భాగం ధన్వాన్ వామృగయసో వితస్థు మనాని విభ్యో నకీరస్య దాని వ్రతా దేవస్య స విదుర్మీనంతి యాద్రాధ్యా అంబరో నోయో నివప్యమనీషితం నిమిషదర్భూరాణః విశ్వమాండర్గాసో జన్మాని సవితావ్యాకాః నయస్యేంద్రో వరుణో న మిత్రో వ్రతవర్జమాన మిలంతి రుద్రః నారాదయస్తమిదం స్వస్తి హువే దేవం స పితారం నమోభిః భగంధియం వాజయం దఃపురం జిమ్నరాసం సోగ్నాస్పతిర్నావ్యాః ఆదే భావస్య సంగతేరీనాయదేవస్య సవితుస్యామ అస్మభ్యం తద్దివో అద్య పృథివ్యాస్తయా దత్తం కామ్యం రాధాగాత్ సంయస్తోతృభ్య ఆభయే భవాన్యురు సంసాహాయ సవితర్జరిత్రే రావాణే వదతిదర్థం జరేధే గృధ్రేవ వృక్షం నిధిమంతమచ్చ బ్రహ్మాణే విదశ ముక్తసా దూతే బహవ్యాజన్యా పురుత్రా రాదర్జానారచ్చే వీరాజేవాజమావరమాస చేవ ఆశుంభమానే దంపదీవక్రతువిదాజనేషు శృంగే వనఃప్రథమాగంధవర్వాక్షమామి భజర్భూరాణాతరోభిః చక్రవాగేవ ప్రతిమస్తోరుశ్రావాజాజాతం వృత్తేవ చక్రా నావేవ నః పారయతం యుగే వనభ్యేవ న ఉపధీవ ప్రధీవ స్వానేవ నో హరీషణ్యాతనూనాంఘృగరేవ విశ్వసః పాదవస్మాన్ వాదే వాజుర్యాధ్యేవరీతిలక్షీ భజక్షురాజాతమర్వాగ్ హస్తావివతన్వే శృంభావిష్టాపాదే వనోనయతం వస్యో అచ్చ ఓష్ఠావివమధ్వాస్నేవదం తాస్తనావివ విప్యతం జీవసేనః నాదేవనస్తన్వో రక్షితారాకర్ణావివ సుశ్రుతా భూతమస్మే హస్తే శక్తిమభిసం ప్రదీనాక్షామే వనస్తమయతం వ్రజాంసి ఇమాగినా అశ్వినా యుష్మయంతి క్షోత్రే వస్తుం ఏతాని వామశ్వినావర్ధనాని బ్రహ్మస్తోమం గచ్చమదాసో అక్రన్ తామీనరాజిషాలోపాయాదం బృహద్వదేమపి దథే సువీరా సోమా పూర్ణనా జననారుజీనాం జననాధివో జననా పృథివ్యా జాతౌ విశ్వస్య భువనస్య గోపౌ దేవా కణ్వన్నమృతస్య నాభిం ఇమౌ దేవౌ జాయమానౌ జుషంతేవౌ తమాంసి గోహతామజుష్టా ఆభ్యామింద్రః పద్మమామా స్వంతః సోమా పూషభ్యాం జనదుశ్రియాసు సోమా పూషణారజసో విమానం సప్తచక్రం రథమవిశ్వమిన్వం విషోవృతం మనసా యుజ్యమానం తంజింసో వృషణా పంచరస్మిన్ దివ్యా అన్యస్తదానం చక్రవృచ్చా పృథివ్యా మన్యో అధ్యంతరిక్షే తామస్మభ్యం పురువారం పురుక్షం రాజస్పోషం విశ్వతాన్నాభీమస్మే విశ్వాన్యన్యో భువనాజజాన విశ్వమన్యో అభిచక్షాణయేతి సోమా పూషణాపవతం ధియం మే యువాభ్యాం విశ్వాః ప్రదనాజయేమ ధియం పూషాజిన్వద విశ్వమిన్వోరయం సోమారయిపతిర్దధాతు అపదు దేవ్యతిథిరణర్వా జగద్వదేమ విదథే సువీరాః వాజోజేతే సహస్రణోరథాస్తేభిరాగహి నియద్వాన్ సోమవీతయే నియద్వాన్ వాజవాగహ్యయం శుక్రోయామితే గంధాసిసంభతో గృహం శుక్రస్యాద్యగవాసిర ఇంద్రవాయో నియుత్వతః ఆయాతం పిబతం నరా అజం వాహం మిత్రావరుణా సుతః సోమరుతావృధా మామేదిహశ్రుతం హవం రాజానామనభిద్రువా ధృవే సదస్యుత్తమే సహస్రస్థూణ ఆసాదే తాసం రాజాభృతా సూతీ ఆదిత్యాదాను నస్పతీ సదే అనవహ్వరం గోమదూషుణా సత్యా స్వాహవద్యాదవశ్వినా భర్తే రుద్రాద్రవాయ్యం నయత్పరోణాంతరాదధర్షద్బృహన్వసు దుష్టం సోమత్యో రిపుః తానావోఢవశ్వినాయం విసంగసందృశం ధిష్ణ్యావరిభోవిదం ఇంద్రో అంగమహద్భయమభీషుతపజుచ్యవత్ సహే స్థిరా విచర్షణి ఇంద్రస్త మృళజాదినో నన పశ్చాదఘన్నసత్ భద్రం భవాదిన పురః ఇంద్రాదాభ్యస్పరి సర్వాభ్యో అభయం కరత్ జయదాశత్రోర్విచర్షణి విశ్వే దేవాసాగతశృణుతామజిమం భవం ఏదం బహిర్నిషేదత తీవ్రో మధూమాయం సునహోత్రేషు మత్సర ఏదం పీపదకాన్యం ఇంద్రజ్యేష్టవరుద్గణా దేవా సూషరాదయ విశ్వే మమ శ్రుతాహవం అంబీతమే నదీత మే దేవీత మే సరస్వతీ అప్రశస్తీవస్మసి ప్రశస్తిమం వనస్కృతి ే విశ్వా సరస్వతి సృదాయూంషి దేవ్యా సునహోత్రేణు వత్స ప్రజాం దేవిదిభ్యిన ఇమా బ్రహ్మ సరస్వతి జుషస్వ వాజినీవతి యా దేమన్న గృత్సమదారుదావరి ప్రియా దేవేషు జుహ్వతి ప్రేతయజ్ఞస్య శంభువా యువామిదా వ్రీణీమహే అగ్నిం చ హవ్యవహరణం యావానః పృథివీ ఇమాం సిద్ధమద్యతి విస్మృతం యజ్ఞం దేవేషు యచ్చతాం ఆవాముపస్థమద్రుడా దేవాస్యేదంతు యజ్ఞియాః ఇహాద్య సోమవీతయే ్రబ్రుణిజర్తివాచమృవం సుమంగళస్త సుగమే భవాత్మాఘాతీత విభావిష్యావిదత్ మాత్మాహ్యేన ఉద్వధీన్మాసు పన్మాత్మా విదతిషు మాన్ వీరో అస్త విద్యామణ ప్రతిశంకరి క్రదత్సు మంగళో భద్రపాదీవ దేహ అవక్రంద దక్షిణతో గృహాణాం సుమంగళో భద్రపాదీశ కుంతే మానస్తేన ఈశ సమాగతం సో బృహద్వదేవ విదసే సువీరాః ప్రదక్షిణిదభిగృహంతి కారభోమయోపదం సరుదుధాసుకుంతయః ఉభే వాచో వదతి సా భగాయే భగాయత్రం చత్రైష్టో భంచానురాజతి ఉద్గాదేవ సగుణే సామగాయసి బ్రహ్మపుత్రజీవ సవనేషు సంససి ృేవాజీశిశుపతిరీత్యాతో నశ్వగుణే భద్రమావద విశ్వతో నశ్వగుణే పుణ్యమావద ఆవధం స్వంశగుణే భద్రమావద తూష్ణీమాసీన సుమతిం చీగిద్ధిన యదుత్పదం వదసి కర్కరిర్యథా బృహద్వదేవ విదథే సువీరాః భద్రం వద దక్షిణతో భద్రముత్తరతో వద భద్రం పురస్తాన్నావద భద్రం పశ్చాత్ కవింజల భద్రం వద పుత్రైర్భద్రం వద గృహేషు చ భద్రమస్మాకం నావద భద్రం నో అభయం వద భద్రమధస్తాన్నావద భద్రముపరిష్టాన్నావద భద్రం భద్రం నావద భద్రం నః సర్వతో వద అసపత్నః పురస్తాన్న శివం దక్షిణతస్కృధి అభయం సతతం పశ్చాద్భద్రముత్తరతో గృహే యౌవనాని మహయసి జిజ్ఞుషామి వదుందూభిః శకుంతక ప్రదక్షిణం శతపత్రాభినో వద ఆవధం స్వం శకునే భద్రమావద తూష్ణీమాసీన సుమతిం చీగిద్ధినః యదుత్పదం వదసి కర్కరిర్యథా బృహద్వదేవ విదధే సువీరాః విశ్వేశ్వరాయ నమః. సోమస్య మాతప సంభక్ష్యేవన్యం జగర్థ విదధే యజధ్యై దేవాచ్చాదీద్యుంజే అద్రిం సమాజే అగ్నే తన్వం జుడస్వ ప్రాంతం యజ్ఞం చ క్రమవర్ధతాంగీ సమిద్భిరగ్నిం మమ సాధు వశ్యన్ దివస్స సాధుర్విదధా కవీనాం కృత్సాయజిత్తమసే గాతుమీషుః మయో దధే మే ధీర పూత దక్షో దివః సుబంధుర్జనుషా పృథివ్యాః అమిందన్న దర్శతమత్స్వా అంతర్దేవాసో అగ్నిమపసి స్వశ్రేణాం అవర్ధయన్ సుభగం సప్తయజ్ఞే శ్వేతం జ్ఞానమరుషం వాహిత్వా శిశున్న జాతమభ్యారుణస్వాహ దేవాసో అగ్నిం జనీమన్వపుష్యన్ శుక్రేభిరంగైరజ ఆతతన్వాంగతుం పురాణః కవిభిః పవిత్రైః శ్రోతిర్వసానః పరియాయురపాం శ్రియో మిమీతే బృహతీరనూనాః వవ్రాగా సేవన దతీరదబ్ధా దివో జక్మీరవసానాలగ్నాః సనాత్ర యువత యస్యో నీరేకం గర్భం దధిరే సప్తవాణీః శీర్ణాస్య సంహతో విశ్వరూపా ఘృతస్య యోనో శ్రవసే మధూనా అస్తురత్ర ధేనవః పిన్వమానా మహీదస్మస్య మాతరా సమీచీ అభ్రాణస్సూ నో సహసో వ్యాద్యోధార శుక్రారభసాపూంషి శోదంతి ధారామధూనో ఘృతస్య మృషాయత్ర వా మృధే కావ్యేన పితుశ్చతుర్థజనుషా వివేదవ్యధారా అసృజద్విధేనాః గుహాచరం దంసకేభిః శివేభిర్దివో జక్మేభిర్న గుహా బభూవ ఋతశ్చ గర్భం చ ఋతశ్చ బభ్రే పూర్వీరేకో అధయద్వీప్యానాః వృషే సవత్రేషు చ జేత బంధో ఉభే అస్మై మనుష్యే ఏరిపాహి పురౌ మహాంగాని బాధేవ బద్ధాపో అగ్నిం యశసస్సం హి పూర్వీ ఋతస్యోనావస యద్దమో రాజామీనా భగ్నిరపసి స్వశ్రేణా అక్రోన భగ్భిస్ విజే మహిళాం దృక్షేయ సూన మే భారీక ఉదృజాజని దాయో జజానాపాం గర్భో నృతమో జహ్వో అగ్ని అపాం గర్భం నర్గతమో రాధీనాం పరాజాన సుభగా విరూపం దేవాసస్తిన్మనసా సంయజగ్మః పనిష్టం జాతం తపసం దువశ్యన్ ృగంతయద్భాగోధారీకమగ్నిం సజంత విద్యుతో న శుక్రా గుహే వృద్ధం దిష్వే అందర పారభూర్వే అమృతం దుహానాీలే చాలిజమానో హరిద్భిరీలే సఖిత్వం సుపతిం నికామహ దైరవోమి సంజరిత్రే రక్షా చ నోదమ్యేభిరణీకైః భక్షేదారస్తవ సుప్రణీతే విశ్వానిధన్యాదధానాః సువేద శాస్త్రవ సాతుంజమానా అయిష్యామృతనాయోమృదేవాన్ ఆ దేవానామభవః కేతురగ్నే మంత్రో విశ్వాహాని కావ్యాహాని విద్వాన్ ప్రతిమత్తాంగవాస యోధమో నానో దేవాసి సాధన్ ప్రదీకర్వ్యాద్యోదగ్నిర్విశ్వాని కావ్యాని విద్వాన్ ఆనోభి సఖ్యేభిః శివేభిర్మహాన్మయీభిరుజిభిః శరణ్యన్ అస్మే రయం బాహులం సంత రుత్రం సువాచం భాగం యశసం కృధీనః ఏతాతే అగ్నేజని మాసనాని ప్రభూర్వ్యాజనూతనాని వోచం మహాతివృష్ణే సమనాశ్రుతే మా జన్మన్ జన్మన్నిహితో జాతవేదాః జన్మన్ జన్మన్నిహితో జాతవేదా విశ్వామిత్రేభిరుద్ధతే అజస్రః తస్య భయం సుమతో యజ్ఞయస్యాపి భద్రేసౌ మనసే స్యామ ఇమం యజ్ఞం సవదాన్నా దేభద్రాధే శుక్రదోరరానః రయం శివోద్రగృహేర్మహిద్రవీరమాజస్వ ఇలామగ్నే పురుదం సం సలింగాశ్వత్తమం గమమానాయ సాధ శ్యాన్న సూనస్తన బిజావాగ్నే సాధే సుపతిర్భూత్వస్మే వైశ్వానరాజ ధిషణాపజావృధే ఘృతం న భూతమగ్నజే జనామసి విద్రాహోదారం మనోషశ్చ బాఘతో ధియారథన్న కులేశస్సమృణ్వతి సరోజయజ్జనుడారోదసీ ఉభే సమాత్రో న భవత్పుత్రయీడ్యాః హవ్యవానగ్నిరచరశ్చరో దూలభో విశాపతి ధర్మిభావసుః కృత్వా దక్ష సదరుడో విధర్మణి దేవాసో అగ్నిం జనయంతి చిత్తేభిః సృజచానం భారునా జ్యోతిషా మహావత్యన్నవాజం చ నిష్యన్నుపబ్రువే ఆ మంత్రస్య చ నిష్యంతో వరేణ్యం రణీమహే అహ్రయం వాజ మృగ్మియం రాజం భృగో నాముసిజం కవిక్రతుమగ్నిం రాజంతం దివ్యేన సోదిషా అగ్నిం సుమ్నాయ దధిరే భృగోజనాపాజశ్రవసమిహ వృక్లవర్హిణః యదశ్రోజః సురుతం విశ్వదేవ్యం రుద్రం యజ్ఞానాం సాధదిష్టిమపసా పావకసో చేత పరీక్షయం పరిహోదరు యజ్ఞేడో వృత్తపరిగిడో నరాః అగ్నేదుపాయిచ్ఛమానాసాప్యముపాసతే ద్రవీణం దేహినేభ్యః ఆరోదసీ అవృణదాస్వర్మహజ్జాతంగిదేనమపసో అధారయన్ సో అధ్వరాయ పరిణీయతే కవిరత్యో నవాచసాదయేతనోహిత నమస్తిదేహవ్యదాదిం స్వధ్వరం దూహస్య దదన్యం జాతమేదసం రథీవృతస్య బృహతో విచర్షణి రక్తిర్దేవానామభవత్పురోహీత తిస్రో జక్మస్య సమిధ పరిజ్మనోగ్నేరపునృజోమృత్యవః తాసావేకామదధుర్మర్తే భుజములోకముద్వేగుపజామిమీయతుః విశాం కవిం విష్మతిం మానుషీరిడః సంసేమగణ్వాన్స్వధీతిం న తేజసే సముద్వతో నిమతో జాతిమే వీఢత్సగర్భమేషు భువనేషు దీధరత్ జఠరేషు ప్రజ్జివాృషాచిత్రేషాన్న సింహ వైశ్వాన ప్రసురత్రాదయ మానోపి దాసుడే వైశ్వాన ప్రత్రధానాగమానో గద్దివ స్పృష్టం భందమానః సుమన్మభిః సర్వజ్జనయన్ జంతవేధనం సమానమగ్నం పరిజే జయాగ్రీభిః ృతావారం జగ్జం విప్రముఖ్యా అమాయం దేవాదివిక్షయంకేతమేమేషుధీమగ్నిం సోపితాజలం జాసే సుచిన్నయామన్నిషిణం స్వదృతం కేతం దివోరోజనస్థామూఢద్భుతం అగ్నిం మూర్ధానం దివా అప్రతిష్కృతం తమీమహే నమసా భాజినం బృహత్ మంత్రం హోదారం శుచిమద్వజా వినందమోన సముఖ్యం విశ్వదర్శనిం రథన్న చిత్రం వపూడాయ దర్శనం మనర్హితం తదవిద్రాయ జీమహే వైశాలరాజ పృథుపాజ సేవిభోరత్నావిధం దధరుణే శుగాతవే అగ్నిర్దేవా అమృతస్యత్యథా ధర్మాణి సనతాన దూషత్ అంతర్దూతో రోదసి తస్మయీయతే హోదానిషత్తో మనూష పురోహీత క్షయం ఋణంతం పరిభూషజిభర్దేవేభిరగ్నిషితో ధియావాసు చేతం జ్ఞానాభిదస్య సాధనం విప్రాసో అగ్నిం వాహయంత చిత్తేభిః అపాంశ్రియస్మిన్నదే సందదర్గిరస్తస్మిన్ సున్నా నియజమానాచరగే పితా యజ్ఞానామసో నా విపశ్చిదాం విమానమగ్నిర్వయనం చ భాగతాం ఆవీరే సరోదసీ భూరివర్పసా పునఃప్రియో భందతే ధామాభిః కవిః చంద్రమగ్నిం చంద్రనాథం గరివ్రతం వైశ్వానరమత్సుఫలం స్వర్విదం ీఠేరావృతం భూర్ణ్యం దేవాసిక సుశ్రియం దదుః అగ్నిర్దేవేభిర్మనూఢశ్చ జంతుభిస్తం బాలో యజ్ఞం పూర్వే సంధియా రథీరంతరీయతే సాధృష్ట్యభిర్జీరోదమో నా అభిసస్తితాదనః జాగ్రవృగ్దేవామసి శుక్రదుర్భివా విస్పతిం జహ్మపతి జిన్నరస్తారం ధీనాభుజితం చ భాగదాం అధ్వరానాం చేతనం జాతమేత సంప్రదం సంతి నమసా జ్యోతిభిర్వృధే విభావాదేవసురణ పరీక్షితీరగ్నిర్బభూపసమసా సుమద్రతః తస్య వ్రతాని భూరి భూషిణా భయముపభూనే పదమాసు వృత్తిభిః వైశ్వానరథపథాభాణ్యా చ కేచేభిస్వర్విదభవో విచక్షణ జాతృగోదాసి అగ్నేదావిష్టాపరిభూతృత్పరా ృగదరేనాదేకస్తపస్యాగమి ఉభాచరామయన్న జాయతృద్యాపృథివీ భూరేదసా సమిత్సవత్సమరాపోజాసుమతిరాశివస్వాహ ఆదేవదేవాజపక్షితాతకేం సుమరాయక్షగ్నే యేవాదస్త్రియందాయజంతే దివే దీపే వరుణో మిత్రో అగ్ని సేవం యజ్ఞం మధో మందం కృతీరస్తూరవాద్భ్యుతయోజం విధంతం ప్రతిదీర్ విశ్వవారాజికాదిహోదారమిన ప్రథమం యజధ్యై అచ్చానమోభిమృషవం మందధ్యై దేవాన్యక్షతిషుతోయాన్ ఊర్ధ్వాదురధ్వరే ఆకారోర్ధ్వాసోదే ప్రస్థితారజాంసి దివో బాధాభాగ్న్యసాదిహోతాస్త్రీపహీ దేవ్యసాభి సప్తహోత్రాలి మనసాణానాన్మంతో విశ్వమృతీయం కృతేన నివేదసో యజ్ఞం విచారంత పూర్వీ ఆబందమానే ఉదసాకే ఉదస్మాజే తన్వా ఆవిరూపే యజానో మిత్రో వరు నోజుజోషింద్రో మరుత్వాత పాపహోభి దేవ్యాహోదారా ప్రథమాంజయ సప్త వృక్షా స్వధయా వదంతి ఋతం సంసందరితమిత్తాహురణ వ్రతం వ్రతపాదీధ్యానా ఆభారతీ భారతీభిస్తజోషాదిలా దేవైర్మనుష్యేభిరగ్నిః సరస్వతీ సారస్వతేభిరర్వాగ్నిస్రో దేవీర్భిరేదం సదంతు తరన్నస్తురీపవధ పోషయిత్తదేవత్తష్టరవిరరాణస్య స్వ యతో వీర కర్మణ్యస్సు దక్షో యుక్తగ్రాజాజతే దేవకామః వనస్పతేవ సుజోపదేవానగ్నిర్హవిస్సమితాసూదయాతి సేదుహోతా సత్యదరోగజాతి యథా దేవానాంజలీమానివేద ఆజాయజ్ఞే సమిధానో అర్వాలింద్రేణ దేవైః సరథం తువేభిః పర్యన్నా సావదే దిస్వపుత్రా స్వాహా దేవా అమృతా వాదయంతా.